కృష్ణ యజుర్వేదాంతర్గత 15 ధ్యాన బిందు ఉపనిషత్ అధ్యయన పుష్పము ద్వితీయ అధ్యాయము కిం ఆత్మ నిర్ణయ వ్యాఖ్యానము హృదిస్థానే అష్టదళ పద్మం వర్తతే భావనకు ఆలోచనకు అనుభూతికి జనన స్థానమగు హృదయాకాశ స్థానములో 8 దళములు గల పద్మము ప్రవర్తమానమయ్యున్నది. ఆ పద్మమునకు రేఖావలయముల రూపముగా 3 వలయములు. ఆ రేఖావలయముల మధ్యగా జీవాత్మ జ్యోతి స్వరూపుడై అనుస్వరూపుడై సర్వమును అభిమానించువాడై వెలేచున్నాడు, వర్తించుచున్నాడు. ఆ జీవాత్మజ్యోతి బిందుస్వరూపుడై సర్వజగత్ అభిమానములకు కర్త భోక్త కూడా. ఈ భౌతికంగా కనిపిస్తున్న జగత్ వ్యవహారమంతా కూడా ఆ జీవాత్మ జ్యోతి స్వరూపుని యందే భావన స్వరూపంగా ప్రతిష్ఠితమయ్యున్నది. ఆ జీవాత్మ చిచ్చేతన్య స్ఫురణ స్వరూపుడే. సర్వం జానాతి ఇది నేను, ఇది నా అనుభవము, ఇవి నా స్థితిగతులు అను సర్వము ఎరుగుచున్నట్టివాడు, సర్వం కరోతి ఇదంతా నేను చేయుచున్నట్టివాడను అను కర్తృత్వము కలవాడు. సర్వం ఏతచ్చరితం సర్వము ఆ జీవునిచే చరించు స్థానముగా పొందబడుచున్నది. అట్టి ఈ జీవుడు ఇంకా కూడా నేను కర్తను, భోక్తను, సుఖిని, దుహఖిని, గ్రుడ్డివాడను, గూనివాడను, చెవిటివాడను, మూగవాడను, ఇప్పుడు కృశించిపోయినవాడను, ఒకప్పుడు బలముతో ఉండేవాడను, జనించువాడను, మరణించువాడను, ఇటువంటి అనేక శారీరక లక్షణములన్నీ తన స్వస్వరూపముపై ఆపాదించుకొనుచు ఈ శరీరరూపము అనేక ఆయా స్థితిగతులతో సహా తానే అయినట్లు భావించుచూ వర్తించున్నాడు. హృదయకమల అష్టదళములందు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క స్వభావము తానే అయినట్లు తన యొక్క సమస్తము అయినట్లు సంకుచిత భావకుడై వర్తించుచున్నాడు. హృదయ అంతర్గత అష్టదళ పద్మము హృదయము పద్మములోని తూర్పుదళము ఈ జీవుడు విశ్రమిస్తున్నప్పుడు తెలుపు రంగు భక్తిమంతుడు పరాప్రేమ సమన్వితుడు ధర్మనిరతి కలవాడు వగుచున్నాడు. ఆగ్నేయ దళములో తిరుగుచున్నప్పుడు ఎరుపు వర్ణము నిద్ర ఆలస్యములతో కూడిన బుద్ధి కలవాడుచున్నాడు. దక్షిణ దళములో సంచరిస్తున్నప్పుడు కృష్ణ నలుపు రంగుద్వేష కోపములతో కూడిన మతి, నైరుతి దళములో కునుకులు తీయునప్పుడు నీలవణము పాపమతి హింసామతి కలవాడై ఉంటున్నాడు. పశ్చిమ దళములో విశ్రాంతి పొందుచున్నప్పుడు స్ఫటిక వణము బాలుర స్వభావి క్రీడా వినోది, వాయువ్య దళములో విశ్రమిస్తూ ఉంటే మాణిక్యవణము అటు ఇటు తిరుగాడు స్వభావి వైరాగ్యముగల బుద్ధి, ఉత్తర దళములో నిద్రిస్తున్నప్పుడు పీత పసుపు వణము సుఖాభిలాషి శృంగారమతి అగుచున్నాడు. ఈశాన్య దళములో కునుకుచున్నప్పుడు వైఢూర్య వర్ణము దానము చేయువాడు కృప కలిగియుండు బుద్ధి కలిగి ఉంటున్నాడు. దళముల సంధి ప్రదేశములో సంచారము కలిగి ఉన్నప్పుడు వాత పిత్త విశ్లేష్మ మహాఖ్యాది ప్రకోపములు పొందుచున్నాడు. హృదయ పద్మము యొక్క మధ్యభాగములో తిష్ఠితుడై ఉన్నప్పుడు అన్నీ వివరంగా తెలుసుకొనుచు గానం చేస్తూ పఠనము చేస్తూ సంతోషంగా ఉంటున్నాడు. జాగ్రత్ అవస్థ జాగ్రత్లో ఇంద్రియములను ఉపయోగిస్తూ దృశ్య జగత్తును అనుభవముగా పొందుచున్నాడు. నిద్రావస్థ ఈ విధంగా హృదయ పద్మ దళములలోనూ దళముల చివర మధ్య స్థానములోనూ తిరుగు ఈ జీవుడు జాగ్రత్తలో సంచరిస్తూ కొంత సమయానికి నేత్రములో కళ్లలో శ్రమ టైర్సమ్నెస్ పొందుచున్నాడు. శ్రమ నిర్హరణార్థం ప్రథమ రేఖావలయం కృత్వా మధ్యే నిమజ్జనం కురుతే. ఎప్పుడైతే ఈ జీవుడు కళ్లలో శ్రమ పొందినవాడగుచున్నాడో అప్పుడు ఆ శ్రమను తొలగించుకోవటానికే ప్రథమ వలయము నిర్మించుకొనుచున్నాడు. బంధుక మంకిన పువ్వు వంటి హృదయములోని ఎర్రటి రంగుతో ప్రకాశించు ప్రథమ వలయమును చుట్టుకొని ఆ ప్రథమ రేఖావలయంలో ప్రవేశించి నిద్రాస్థితి పొందుచున్నాడు. నిద్రలో నిమజ్జనము పొందుచున్నాడు. స్వప్నవస్థ అట్టి నిద్రా సమయంలో నిద్రావస్థకు మధ్యగా నిద్రావస్థా మధ్యే స్వప్నావస్థ భవతి. స్వప్నవస్థ పొందుచున్నాడు. స్వప్నవస్థా మధ్యే దృష్టం శృతం అనుమానసంభవ వార్తా ఇత్యాది కల్పనాం కరోతి. నిద్రకు ఉపక్రమించిన తరువాత పొందిన స్వప్నావస్థ మధ్యలో ఇంతకుముందు చూడబడినవి వినబడినవి అనుమానగ్రస్తమైనట్టివి ఇటువంటి అనేక వ్యవహారములన్నీ స్వకీయ కల్పితముగా అనుభూతములగుచున్నాయి. జాగ్రత్ స్వప్నముల పరస్పర అహ్రాంతి కల్పన మాత్ర అవగాహనము. ఇక్కడ ఒక చమత్కారము జరుగుతోంది. జాగ్రత్ దశలో స్వప్న దశలో జాగ్రత్ అంతా ఇది సత్యమే అనురూపంగా పొందబడి అనుభవముగుచున్నది. అట్టి జాగ్రత్లో స్వప్నములో తారసబడిందంతా సత్యమే కాదు కదా అనే నిశ్చితాభిప్రాయము ప్రవర్తించుచున్నది. అనగా రాత్రి స్వప్నంలో చూచిన ప్రదేశములు సంగతులు సందర్భములు వస్తుజాలములు మొదలైనవి సత్యములు కావు, జాగ్రత్తతో ఉన్నవే సత్యము అనురూపముగల అనుభూతము ఆశ్రయించబడుతోంది. స్వప్నములోని విశేషాలు సందర్భాలు సంఘటనలు వస్తువులు అన్నీ కూడా స్వప్నము సమయంలో ఇవన్నీ సత్యమే కదా అని భావించబడి అనుభవించబడుచున్నాయి. అట్టి స్వప్నానుభవ సందర్భములో జాగ్రత్ సంబంధించిన విశేషములైనట్టి ప్రదేశములు సంగతులు సందర్భములు వస్తుజాలములు మొదలైనవన్నీ సత్యము కాదు, ఈ స్వప్నములోని శేషాలే సత్యము అనో అనుభూతము ఆశ్రయించబడుతోంది. ఒకటి, జాగ్రత్ సమయంలో స్వప్న విశేషాలు పదార్థాలు మొదలైనవి. రెండు, స్వప్న సమయంలో జాగ్రత్ విశేషాలు పదార్థాలు మొదలైనవి పరసర్పము లేనివి అసత్యము అయినట్టుగా అనిపిస్తున్నాయి లేక భ్రమేణను భావన ఏర్పడినదే ఉంటోంది. అట్లాగే ఒక ఉపాధికి అంతకు ముందటి ఉపాధి విశేషాలు సంఘటనలు సందర్భాలు సంబంధాలు మొదలైనవన్నీ లేనివి అసత్యము అగుచున్నాయి. అనగా వర్తమాన ఉపాధి విశేషాలు సంబంధములు సంఘటనలు ఇళ్ళు ఊళ్ళు మొదలైన పదార్థ జాలమంతా కూడా తదనంతర ఉపాధి సందర్భములో లేనివి అసత్యము కాబోవుచున్నాయి. వర్తమానములో ఉన్నట్లే అనిపిస్తూ మరొక దశలో స్వప్నదశలో లేక తదనంత ఉపాధి దశలో లేనివి కాబట్టి అసత్తు అగుచూ వస్తున్నాయి. అయితే ఏం, వర్తమానంలో కలిగి ఉన్న సంగతులు సంబంధములు అనుబంధములు బాంధవ్యములు ప్రదేశములు పదార్థములు ఇవన్నీ కూడా నాకు ఉండియే ఉన్నాయి, బంధము అగుచున్నాయి అని మాత్రం అనిపిస్తూ వస్తోంది. అట్లా అనిపించుదానికంతటికీ ఈ జీవుడు బద్ధుడై ఉంటున్నాడు. నాకు బంధము ఉన్నది కదా అను అభినివేశమును లేక వ్యసనమును వదలలేకపోవుచున్నాడు. సుషుప్తి దశ శ్రమ నిర్హరణార్థం ద్వితీయ రేఖావలయం కృత్వా మధ్యే నిమజ్జనం కురుతే. ద్వితీయ రేఖ ఇంద్రగోపవర్ణ తదా సుషుప్త్యవస్థ భవతి. స్వప్నదశలో కొంత సమయము గడిపిన ఈ జీవుడు స్వప్నములో పాల్గొనుచు స్వప్నములోని సంఘటనలను సంబంధములను పదార్థజాలమును పొందుచున్నాడు కదా. క్రమంగా పొందటము అనే శ్రమచే అలసి సొలసిపోవుచున్నాడు. అప్పుడు ఆ శ్రమను తొలగించుకోవటానికి రెండవ రేఖావలయమును గీచుకొని అందులో ప్రవేశించుచున్నాడు. ఆ రెండవ రేఖ తదంతర్గతము ఇంద్రగోప మెరుగుల పురుగువర్ణముగా బూడిద వర్ణముతో అనుభూతము అగుచున్నది. అట్టి రెండవ రేఖను చుట్టుకొని ఉండి క్రమంగా ఆ రెండవ రేఖావలయంలో ప్రకాశించి విషరహితత్వమును ధరిస్తున్నాడు. అదియే సుషుప్త్యవస్థ. అట్టి సుషుప్తిలో భగవత్ సంబంధమైన బుద్ధిని ఆశ్రయించినవాడై ఉంటున్నాడు. గాఢనిద్రలోని బుద్ధి నిత్య బోధకమైనది, ఎందుకంటే ఆ బుద్ధి తిరిగి ఏ క్షణమైనా స్వప్నజాగ్రత్ వ్యవహారములను కల్పించుకొనగలిగినట్టిది. సామర్థ్యము కలిగియే ఉన్నది కదా. అనగా బుద్ధి మెళుకువుగాను జాగ్రత్, స్వప్నదశలు మౌనముగాను ఏర్పడి ఉన్నాయి. అనగా రహితము కాలేదు. సంస్కారములు, జ్ఞాపకములు అంతరంగా దాచబడినవై ఉండియే ఉన్నాయి. సుషుప్తియందు మౌనస్వరూపుడు అగుచున్నాడు. విస్తరణ రాహిత్యమును ఆశ్రయించి ఉంటున్నాడు. తురియము, జాగ్రత్, స్వప్న సుషుప్తులకు ఆవల మరుక రూపమును ఈ జీవుడు కలిగియున్నాడు. తృతీయ రేఖావలయం కృత్వా మధ్యే నిమజ్జనం కురితే సుషుప్తికి ఆవల మరుక మూడవ రేఖావలయమును కల్పించుకొని ఆ వలయములో ప్రవేశించి నిమజ్జనము పొందుచున్నాడు. తురియుడు నాలుగవ తురియుడు, నాలుగవ దశ కలవాడు అయి ఉంటున్నాడు. పశ్చాత్ పరమేశ్వర స్వరూపేణ ప్రాప్త్యః భవతి. జాగ్రత్, స్వప్న సుషుప్తులకు ప్రవేశము, నిష్క్రమణ అనుకల్పనలను తన విశేషణములుగా కలిగినట్టి ఈ తృతీయ చతురీయ రేఖావలయము పద్మరాగమణి రంగు కలిగినట్టిది. ఆ తురీయావస్థలో మౌనస్వరూపుడై జాగ్రత్, స్వప్న సుషుప్తులను తన యొక్క వ్యాఖ్యాన విశేషములుగా కలిగి ఉంటున్నాడు. తురీయావస్థయందు కేవల పరమేశ్వర స్వరూపుడై సర్వమునకు పరం ఆవల సర్వముగా విస్తరించి ఉండుటచే ఈశ్వర స్వరూపుడుగా ప్రకాశమానడుగుచున్నాడు. తురియే కేవల పరమాత్మ సంబంధిని భవతి. పరమాత్మతత్వ సంబంధితుడై ఉంటున్నాడు. అట్టి తురీయావస్థయందు నిత్యబోధ స్వరూపుడై ఉంటున్నాడు. కేవల నిత్యబోధ స్వరూప భవతి. తురియాతీతము యోగాభ్యాసి ఈ విధంగా తన రేఖావలయ కల్పనలు, వలయ ప్రవేశ నిష్క్రమణములను గ్రహించి ఇక ఆపై తురియాతీత స్థితి యొక్క ప్రత్యక్షానుభవమునకు సంసిద్ధుడు అగుచున్నాడు. జాగ్రత్, స్వప్న సుషుప్తులను అందులో ప్రవేశిస్తూ నిష్క్రమిస్తూ ఉన్న తురియమును దాటివేయు యోగమునకు యోగాభ్యాసి అయి ఉంటున్నాడు. బుద్ధిని జాగ్రత్, స్వప్న సుషుప్తి తురియముల నుండి మరల్చి వాటికి ఆవలగల నిత్య స్వస్వరూపమగు కేవల సాక్షి అగు ఆత్మయందు బుద్ధిని ప్రవేశింపజేయటమును ఆత్మ సంయమ యోగము అని పిలుస్తున్నారు. ఏ విధంగా తురియాతీతము సిద్ధించగలదు? తదా సనేహ అపరమేత్ బుద్ధ్యాధృతి గృహీతయ ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. ఈ యోగాభ్యాసి నెమ్మది నెమ్మదిగా నిర్మలము, సునిశితము, ఉత్సాహ సాహస సమన్వితము, స్వీయానంద పరబ్రహ్మోత్సాహము అగు బుద్ధిని పెంపొందించుకొని మనస్సును తురియే స్థితికి కూడా సాక్షి అయి ఉన్న ఆత్మయందు ప్రతిక్షేపించాలి. సర్వమును స్వస్వరూపమగు కేవలాత్మకు అభిన్నముగా దర్శించు బుద్ధి స్థానమునకు మననరూపమగు మనస్సును చేర్చాలి. ఇక క్రమంగా సర్వ అన్యచింతనలను విడిచివేసి దాటివేసి ఇదంతా మమాత్మయే, మమాత్మ సర్వభూతాత్మ అను ఏకైక లక్ష్యమును, అనుభూతిని, భావనను ధారణ చేయాలి. సర్వము సర్వదా బ్రహ్మమే. అహం బ్రహ్మాస్మి, త్వం బ్రహ్మాసి. జాగ్రత్, స్వప్న సుషుప్తి తురియం బ్రహ్మాభిన్నం. నేను బ్రహ్మమును, బ్రహ్మమునే. నాకు అన్యముగా జాగ్రత్, స్వప్న సుషుప్తి తురియములుగాని వాటియందలి అంతర్గత విశేషాలుగాని లేవు అను సర్వాతీత కేవల స్థితిని అనుక్షణికంగా అవధరించటము క్రమంగా సిద్ధించగలదు. ఎంతకాలము ఆ విధమైన తురియాతీత కేవల ఆత్మా అభిన్న స్థితి ధారణ చేస్తూ ఉండాలి? తురియాతీతత్వమును సిద్ధించుకున్న సిద్ధ పురుషుని అనుభూతి, అనుభవము ఏ విధంగా ఉంటుంది? ఈ ప్రశ్నలకు మనము ఇప్పుడు సమాధానము చెప్పుకొనుచున్నాము. తురియాతీత సిద్ధపురుషానుభవము లేక కేవల ఆత్మానుభవి యొక్క స్థితి. ప్రాణ అపానయో ఐక్యం కృత్వా ఆతని పట్ల ప్రాణ అపానములు ఐక్యత పొందినవై ఆ రెండిటి మధ్య ఏర్పడినదైన నిశ్చల ప్రాణస్వరూపుడుగా అతడు ప్రకాశించుచున్నాడు. సర్వం విశ్వం ఆత్మస్వరూపేణ లక్ష్యం ధారయతి. ఇక అతడు ఒక దేహమునకు ఆత్మగా మాత్రమే ఉండడు. మరి ఈ విశ్వమంతా మమాత్మస్వరూపమే అను లక్ష్యమును అనుభూతిని ధారణ చేయుచున్నవాడే ఉంటాడు. ఈ సమస్త విశ్వమునకు తానే ఆత్మ అయి ప్రకాశించుచున్నాడు. తదా తురియాతీతావస్థ శాస్త్రములచే అది తురియాతీతావస్థ అని గానము చేయబడుచున్నది. ఆనందస్వరూపో భావతి ఆనందము పొందటము అనే స్థితిని దాటిపోయి అసంకల్పిత సర్వసందర్భాతీత స్వభావతీత అవ్యాజ నిర్హేతుక ఆనందము ఆతని స్వభావము స్వరూపము అగుచున్నది. ద్వంద్వాతీతో భవతి నాకు ద్వితీయమనున్నది ఎప్పుడూ లేదు ఎక్కడా లేదు అను స్వానుభూతి సిద్ధమగు ద్వంద్వాతీతుడుగా అగుచున్నాడు. యావత్ దేహధారణ వర్తతే తావత్ తిష్ఠతి పశ్చాత్ పరమాత్మస్వరూపేణ ప్రాప్త్యః భవతి. నాకు ఒకానొక భౌతిక దేహము ఉన్నది అని అనిపించుచున్న పర్యంతము అతడు తుర్యాతీత భావనను ధారణగా కలిగి ఉంటాడు. అద్దానిని కూడా దాటివేసినప్పుడు ఇక ఆపై అనేక ప్రకారములుగా పరాకాష్ఠగా చెప్పబడుచున్న విదేహముక్తి మోక్షము జీవబ్రహ్మైక్యము సోహంతత్వము తురియాతీత కేవల స్వరూపము అఖండ పరమానందస్థితి మొదలైన పేర్లతో చెప్పబడే అనునిత్య కార్యకారణాతీత స్థానము ప్రాప్తించుకొనుచున్నాడు. ఇదే ఆత్మదర్శనోపాయము ఆత్మదర్శన మార్గము ఆత్మసాక్షాత్కారము కూడా. చతుష్పథ సమాయుక్త జాగ్రత్ స్వప్న సుషుప్త తురియములనబడే చతుష్పథములతో కూడి ఆవల సంస్థితుడై ఉంటున్నాడు. ఈ నాలుగు ఆతనికి నాలుగు కాళ్ల వంటివి అగుచున్నాయి. ఇడపింగళ సుషున్నపురీత అనబడే నాలుగు నాడీ మార్గములలో ఆతడు బ్రహ్మరంధ్రమును స్పృశించి దాటిపోయి సహస్రారుడగుచున్నాడు. విశ్వాకారుడగుచున్నాడు. ఆతడు చక్రములను దాటి సమవత్స్థితమగు బ్రహ్మరంధ్రమహాద్వారములో ప్రవేశము పొంది సర్వాంతర్యామిత్వము సంతరించుకొనుచున్నాడు. ఇదంతా నాయందే. నేనే ఈ సర్వమునందు అను కైవల్య స్వభావమును సిద్ధించుకొనుచున్నాడు. సమాధి నిష్ఠకాలములో సభలో ఆసీనుడైయున్న చక్రవర్తిని మంత్రులు సమీంచినట్లుగా పంచ ప్రాణములు ఆతని సమక్షమును పొంది ఏకరూపము సంతరించుకొనుచున్నాయి. ఆతడు శిరస్సునకు ఉపరిభాగము బ్రహ్మరంధ్రము ద్వారా సహస్రార చక్రములో ప్రవేశించి అచ్యుతుడై పరమాత్మతో మమేకమగుచున్నాడు. ఆతని యోగమార్గ ప్రయాణపు బాటాగు సుషున్న మహాద్వారము అను పేరు పొందినదే ఉంటోంది. ఇతః పూర్వం చెప్పబడిన ద్రష్ట దర్శన దృశ్య త్రికోణ స్థానమునకు ఆవల పృథివీ మొదలైన పంచభూతములు వాటివాటి వర్ణముల కలర్స్ పూర్వకంగా ఆతనికి ధ్యేయవస్తువు అగుచున్నది. అనగా ఈ విశ్వమంతా ఆతనికి విశ్వేశ్వర రూపమే అయి ఆతనికి స్వస్వరూప ధ్యానమునకు ధ్యేయమే అగుచున్నది. త్వంగాను ఇదంగాను కనిపించేదంతా ఆతనికి భగవత్స్వరూపమే స్వస్వరూప ఆనంద సంప్రదర్శనమే. జనన స్థానముల బీజోపాసన అట్టి తురియాతీత యోగసిద్ధికి ధ్యానమార్గము ఈ విధంగా సూచించబడుచున్నది. యప్రాణభిధ్యానం ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన పంచవాయువులను ఇతః పూర్వం చెప్పుకున్న ఆయా వర్ణముల భావనతో ధ్యానం చేయునుగాక. యకారము ప్రాణబీజంగా నీలమేఘ వర్ణంగా ప్రాణశక్తిని ధ్యానం చేయాలి. రపానవాయు అగ్ని బీజ ధ్యానం రకార అక్షరంతో అపానవాయువును ఆదిత్య సూర్య రూపంగా ధ్యానం చేయాలి. లవ్యానవాయు పృథివీ బీజధ్యానం లాక్షరంతో పృథవిరూపమును వ్యానవాయువును బంధుక మంకెన పూరంగు ఎరుపురంగు గా ధ్యానించాలి. ఉదానవాయు జీవబీజధ్యానం జీవబీజమును వాక్షరముతో ఉదాన ప్రాణరూపంగా శంఖవణమును శంఖపువణమును భావించి ధ్యానించాలి. హసమాన ప్రాణ విశ్వరూప ధ్యానం ఈ విశ్వస్వరూపమును హాను అక్షరంతో స్ఫటికా ప్రభగా ధ్యానము చేయాలి. ఈ విధంగా పంచప్రాణములను వాటి యొక్క బీజస్థానము ఆత్మయే అను అవగాహనతో బీజస్థానమును ఉపాసించదరుగాక. అంగాంగ ఆత్మధ్యానము హృదయములోను నాభిస్థానములోను ముక్కుయందు చెవులయందు పాదములయందు కాలివ్రేళ్లయందు చేతివ్రేళ్లయందు పరమాత్మ యొక్క ఉనికిని బుద్ధితో గమనిస్తూ ఆత్మానుభూతిగా మరల్చుచుచూ కొంతసేపు ఏకాగ్రముగా విత్ కాన్సంట్రేషన్ ధారణ చేస్తూ ఉండటము జీవుని ఉనికితత్వం జీవతత్వం. ఈ దేహములో 72,000 నాడీ మార్గములు ఏర్పడినవే ఉన్నాయి. జీవుడు తన యొక్క జీవచైతన్య స్ఫూర్తి స్వరూపముతో ఈ 72,000 నాడీ మార్గములలో సంచారములు కలిగి ఉంటున్నాడు. అట్టి నాడీమార్గములన్నిటిలో ఆత్మచైతన్యమే ప్రదర్శితమై ఉన్నట్లు ఉపాసించెదరుగాక. అట్లాగే దేహములో ఉనికి కలిగియున్న 28 కోట్ల రోమకూపములలో కూడా జీవచైతన్యరూపుడై ఆత్మభగవానుడే ప్రత్యక్షమై ఉన్నట్లు కూడా ఆత్మతత్వోపాసన నిర్వర్తిస్తూ ఉండాలి. ఆత్మానంద తేజస్సే ఏకస్థమై సమాన ప్రాణరూపముగా దేహమంతా అణువణువు నిండి ఉన్నట్లు సమాహితమగు దృఢచిత్తముతో ఆప్యాయతతో గమనిస్తూ పరబ్రహ్మతత్వమును ఉపాసించాలి. ఈ దేహములో దృఢ చిత్తస్వరూపుడై రేచకము కుంభకము పూరకములను స్వభావసిద్ధంగా నిర్వర్తిస్తున్నది సర్వాంతర్యామి సర్వసాక్షియగు ఆత్మదేవాది దేవుడే అను దృఢ సంకల్పముతో గమనిస్తూ ప్రేమాస్పదంగా భక్తి ప్రపత్తులు సమర్పిస్తూ ఉండాలి. స్వహృదయపద్మము యొక్క కోటరములో తేజోరూపుడై ప్రత్యక్షమగుచున్నట్లు భావించాలి. ఒకవైపు సమస్తమును ఎరుక రూపములో సమాకర్షిస్తూ మరొకవైపు ప్రాణ అపానములను ఒకదానితో మరొకటిని బంధిస్తూ మధ్యగా ఉన్న ఆత్మను దర్శిస్తూ ఉండాలి. ఓం అను ప్రణవమును సముచ్చరించుచు ఆత్మదేవునికి నివేదనలు సమర్పించాలి. కంఠ సంకోచమును లింగ సంకోచము చేస్తూ యోగోపాసనచే ఆత్మను ఆరాధించాలి. సమస్తమునకు సమస్త సహజీవులకు బాహ్య అభ్యంతర స్వరూపుడుగా ఉపాసించాలి. మూలాధారము మొదలుగా గల ప్రణవరూప మహానదోపాసన. ఆత్మ మహాదేవియే దేహములో ప్రణవనాద స్వరూపిణియే విరాజిల్లుచున్నది. సుషుమ్నానాడి మూలాధారము నుండి బయల్వెడలుచున్నదైయున్నది. పద్మము యొక్క కాడలోని తంతువులే సూక్ష్మమైనది. శక్తి స్వరూపమగుటచే అమూర్తమైనట్టిది. శరీరమంతటికీ మరియు మనోబుద్ధులకు కూడా శుభప్రదాత అయినట్టిది. వీణాదండమువలె ఉన్నట్టిది. అగు సుషున్న నాడి నుండి ప్రణవరూపము అయినట్టి ఓం ప్రణవమహత్ నాదము ధ్వనించుచున్నది. దాని నుండి ఏకాగ్రతచే యోగికి అంతర్నాదముగాను శంఖనాదమువలెను మద్దెలనాదమువలెను గజ్జలనాదమువలెను ఘంటానాదమువలెను వినబడుచున్నది. అట్టి ప్రణవనదము మూలాధారము నుండి బయల్వెడలి క్రమక్రమంగా బ్రహ్మరంధ్రమును చేర్చున్నప్పుడు షడ్జమస్వరము అయినట్టి హంస మయూరము యొక్క కూజితమువలే వినబడుచున్నది. కపాలకుహరే మధ్యే చతుర్ద్వారస్య మధ్యమేతత్ ఆత్మరాజతే తత్ర యథా వ్యోమ్ని దివాకరః. యోగి బ్రహ్మరంధ్రము నుండి సజ్జమస్వరమును వినటమును అభ్యసిస్తూ కపాలకుహర ఆకాశములో ప్రవేశిస్తున్నాడు. కపాలకుహరము యొక్క 4వ ద్వారము తురియము లో ప్రవేశించి అక్కడ ఆత్మానందమునందు నిమగ్నమగుచున్నాడు. సహస్రారము అనబడే అత్యుత్తమ యోగస్థానమును చేరి సమాధి యోగమున ప్రవేశించి జగత్తులను స్వస్వరూపాత్మస్వరూపముగా దర్శించుచు ఆత్మానందము పొందుచున్నాడు. సర్వలోకములు మమాత్మ ప్రకాశమే కదా అనబడు సర్వలోక సంప్రకాశమానుడై ఉంటున్నాడు. అంతరిక్షములో సూర్యుడు ఏ ఆధారము లేకుండా సంచరించు విధంగా కోదండద్వయమధ్యము అనే భ్రూమధ్యస్థానమునందు నిలిచి బ్రహ్మరంధ్రమును స్వశక్తితో ఆక్రమించి అధిగమించి స్వస్వరూపమును ఎరిగి నిరాలంబుడై స్వయం ప్రకాశమానుడగుచున్నాడు. స్వస్వరూపమును సర్వజగత్ రూపముగా తెలుసుకొని జీవాత్మగా కనిపిస్తున్న నేనే పరమాత్మను. పరమాత్మనగు నేనే జీవాత్మగా కూడా ఉండి ఉన్నాను అను రూపముగల జీవబ్రహ్మైక్వత్వముతో కూడిన బుద్ధితో సర్వే సర్వత్రో వ్యాపించినవాడే ఉంటున్నాడు. అహమేవ బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి, అహం జీవ బ్రహ్మైక్య ఏకరూపమస్మి అను ఏకాగ్రతతో కూడిన చిదాకాశస్వస్వరూపమునందు మనస్సును అద్దాని అనుభవములను లయము చేసివేచున్నాడు. ఇహపరములను సంపూర్ణముగా ఆత్మానందమునందు అంతర్గతము చేసివేయుచున్నాడు. ఒకచోట ఉంచబడిన అనేక రత్నముల కాంతి యొక్క ఏకస్వరూపము వలె పౌర్ణమి నాటి అసంఖ్యాక అమృత కిరణములను అన్నివైపులా వెదజల్లు పూర్ణచంద్రుని వలె బిందురూప అఖండ పదమును చేర్చున్నాడు. పట్టియోగి పునరావృత్తి రహితమగు కైవల్య పదమును అలంకరించి ఉంటున్నాడు. ఇతి ధ్యాన బిందు ఉపనిషత్. ఓం శాంతి హ, శాంతి హ, శాంతి హ.